36 నా పాత దేహం పోయింది. రామ, ఈ విధంగా ధారణయుగంతో రకరకాల ప్రపంచాలను చూసిన తరువాత ఆ ఉబలాటం తీరింది. ఇక మళ్లీ నా కుటీరానికి నేను పోదామనే సంకల్పం కలిగింది. ప్రయాణం చేసి చేసి నా పాత కుటీరం దగ్గరికి వెళ్లాను. కాని చిత్రం అక్కడ నా స్థూలదేహం నాకు కనిపించలేదు. పైగా ఎవరో క్రొత్త మహర్షి ఒకాయన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన వాలకాన్ని బట్టి చూస్తే ఆయన సామాన్యుడు కాదని, నిశ్చల సమాధిలో ఉన్నాడని నాకు అర్థమైంది. నా దేహాన్ని ఈయనే తగలబెట్టేసి ఉంటాడులే అనిపించింది. కాని నాకేమీ బాధ కలుగలేదు. పోతే పోయిందిలే అనిపించింది. ఇక నాకు ఈ కుటీరంతో కూడా పనిలేదనిపించింది. ఈ సూక్ష్మ శరీరంతోనే సప్తర్షిలోకానికి వెళ్ళిపోదాంలే అనిపించింది. నాకీ సంకల్పం వచ్చి రావడంతోనే నేనింకా వెనక్కి తిరిగి తిరగకముందే ఆకాశమండలంలో ఉన్న కుటీరం కాస్త అంతరించిపోయింది. దానిలో కూర్చున్న మహర్షి బుడుంగున భూమి మీదికి పడడం ప్రారంభించాడు. నాకప్పుడు అర్థమైంది, ఆ కుటీరం కేవలం నా సంకల్పబలం వల్ల పుట్టింది. కనుక నేను కుటీరం అక్కరలేదనుకోగానే అది కరిగిపోయింది. అక్కడ వట్టి ఆకాశమే మిగిలింది. నా కుటీరాన్ని ఆధారం చేసుకుని కూర్చున్న కొత్త మహర్షికి ఆధారం లేకుండా పోయింది. అందుకే ఆయన కిందికి పడిపోతున్నాడు. మామూలుగా ఆకాశంలోంచి పడేవాడు తల్లకిందులుగా పడతాడు. కాని ఈయన ప్రాణాయామబలంచేత ప్రాణవాయువుతో తన శరీరం మొత్తం నింపుకొని ఉన్నాడు. కనుక నిటారుగానే కిందకు పడడం మొదలుపెట్టాడు. నాకు ఉత్సుకత పెరిగి ఈయన ఏమవుతాడో చూద్దామని ఆయన వెంటే కిందికి దిగాను. నేను చూస్తూ ఉండగానే ఆయన భూమి మీద చతికలపడ్డాడు. అది వజ్రదేహమో దూదిపింజ దేహమో నేను తేల్చి చెప్పలేనుగాని అంత ఎత్తునుంచి పడ్డా ఆ దేహానికి ఏమీ కాలేదు. ఆయన సమాధి కూడా చెదరలేదు. నాకు ఉత్సుకత మరింత పెరిగి నా సంకల్పబలంచేత మేఘరూపాన్ని ధరించి వానధారలు కురిపించి పిడుగు మోతలు మ్రోగించి ఎలాగోలా ఆయనను సమాధి నుంచి లేపాను. ఆయన ప్రశాంతంగా కళ్ళు తెరిచి విశ్రాంతిగా కూర్చున్నాక నేను ఆయన ఎదుట కనిపించి, అయ్యా, మీరెవరు? ఏం చేస్తున్నారు? అంత ఎత్తునుంచి కింద పడ్డా కూడా మీకు తెలివి రాలేదే అని అడిగాను. ఆయన ఒక నిమిషం అయోమయంగా చూసి మెల్లగా తేర్కొని నాకో నమస్కారం పెట్టి ఇలా చెప్పాడు, బ్రహ్మర్షి, మిమ్మల్ని ఇప్పుడిప్పుడే గుర్తుపడుతున్నాను. జరిగిన ఆలస్యానికి క్షమించండి. మీకు నమస్కారం. నా సంగతులు కూడా నాకు ఇప్పుడిప్పుడే గుర్తు వస్తున్నాయి. నేను కూడా ఒకప్పుడు సంసార మోహాలలో పడికొట్టుకుపోయిన సామాన్య జీవినే. ఆ దశలో నేను ఎన్నెన్ని మూఢకృత్యాలు చేశానో నాకే ఆశ్చర్యంగా ఉంది. కాని చాలా కాలం గడిచినాక దైవానుగ్రహం వల్ల నాకు వైరాగ్యం కలిగింది. గమనిక కొత్త మహర్షి చేత ఈ రెండు ముక్కలు చెప్పించడానికి వాల్మీకి మహర్షి దాదాపు 60 శ్లోకాలు తీసుకున్నాడు. వీటిలో సాంసారిక ప్రవృత్తి ఎంత నీచంగా ఉంటుందో, నిరర్థకంగా ఉంటుందో విపులంగా వివరించాడు. ఉదాహరణకు ఒక శ్లోకం చెప్పుకుందాం. ఆయసర్వ్ 69 జీర్యస్తే జీర్యతః కేశాః దత్తా జీర్యంతి జీర్యతః క్షీయతే జీర్యతే సర్వం తృప్లైవైక నజీర్యతే నీ డొట్ ఉడొట్సా 93 స్లో 86 మనిషికి ముసలితనం వస్తే వాడి జుట్టుకి ముసలితనం వస్తుంది, పళ్లకి ముసలితనం వస్తుంది, అవయవాలన్నీ ముసలివై క్షీణించిపోతాయి, ఆశ ఒక్కటి మాత్రం ముసలిది కానే కాదు. ఇలాంటి శ్లోకాలు ఇక్కడ కొల్లలు కొల్లలు. మొత్తం కలిపి సారాంశం సంసారం యొక్క అల్పత, వైరాగ్యం యొక్క మహత్తు. ఈ విషయాన్ని గ్రహించి ముందుకు సాగుదాం. ఆ కొత్త మహర్షి ఇలా కొనసాగించాడు, బ్రహ్మర్షి, ఆ విధంగా వైరాగ్యం కలిగాక యోగాభ్యాసం ప్రారంభించి ఏకాంత ప్రదేశం కోసం వెతుక్కుంటూ ఆకాశంలో చాలా తిరిగాను. ఇక్కడ ఒక ఖాళీ కుటీరం, దాంట్లో నిశ్చలంగా ఉన్న శరీరం కనిపించాయి. ఎవడో సిద్ధపురుషుడు తన శరీరాన్ని వదిలేసి ముక్తికి వెళ్ళిపోయాడని నేను భావించాను. అందుకే ఆ శరీరాన్ని ప్రక్కన పారేసి నేనిక్కడ సమాధిలో కూర్చున్నాను. ఇది మీ కుటీరమని, మీరు శరీరాన్ని క్రీడగా విడిచిపెట్టి లోకాంతర సంచారానికి వెళ్లారని నాకు తెలియదు. ఆ హిరణ్య గర్భుడికైనా సరే బుద్ధిని ఏకాగ్రం చేసి జాగ్రత్తగా విచారించకపోతే భూత భవిష్యద్వర్తమాన విషయాలు సరిగ్గా తెలియవు. ఇక నేనెంత? కనుక నేను చేసిన తప్పును క్షమించండి, లేదా మీకు తోచిన శిక్షను విధించండి అని సా 93 వశిష్ఠుడు రామ. ఆ మాటలు విని నేను ఆయనతో ఇలా అన్నాను, మహర్షి, ఇందులో నా తప్పు కూడా ఉంది. నేను మీరు ఇలా పడిపోతారని ఊహించలేదు. ఊహించి ఉంటే ఆ కుటీరం స్థిరంగా ఉండేటట్టు సంకల్పించి ఉండేవాణ్ణి. ఎంతటి యోగులకైనా జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప భూత భవిష్యత్తులు ప్రత్యక్షం కావని మీరు చెప్పిన మాట నిజం. ఇద్దరి దగ్గర తప్పు ఉంది గనుక ఇద్దరము ఒకరినొకరు క్షమించుకుందాం. లేవండి, ఇద్దరము యథేచ్ఛగా సిద్ధలోకాలలో విహరిద్దాం అని ఆయన అంగీకరించాడు. వెంటనే మేమిద్దరం శిలాయంత్రం విసిరిన రాళ్ళు లాగా ఒకేసారి ఆకాశంలోకి ఎగిరాం. కొంత దూరం పోయాక ఒకరికొకరు నమస్కారాలు పెట్టుకుంటూ ఎవరి దోవన వాళ్లం వెళ్లిపోయాం. నేను నాకు తోచిన లోకాలలో విహరించాను,